ఇల్లా ఇబాదల్లాహి ముఖ్లసీన్ ఫఇన్నకుమ్ వమా తఅబుదూన్ మా అంతుమ్ అలైహి బిఫాతిమీన్ ఇల్లా మన్ హువ సాలిల్ జహీమ్ వమా మిన్నా ఇల్లా లహు మఖామున్ మఅలూమ్ وإنا لنحن الصافون وإنا لنحن المسبحون وارو اللاكو دايو دوتلكو مجشا ركت سمبندھاننی کلپن چارو واسطوانيكي وارو نیرشتلوغا پرویش پتت وڑے وارنی دايو دوتلكو باغا تلسو ఈ దైవదూతలు ఇలా అంటారు, ఆయన విశుద్ధ దాసులు తప్ప ఇతరులు తనకు ఆపాదించే గుణగణాల నుండి అల్లాహ్ పరిశుద్ధుడు, కనుక మీరు మీ ఈ దైవాలు అల్లా నుండి ఎవరినీ మళ్లించలేరు, భగభగమండే నరకాగ్నిలో కాలిపోనున్న వాణ్ణి తప్ప. మా పరిస్థితి ఇది, మాలో ప్రతి ఒక్కరికీ ఒక స్థానం అంటూ నిర్ణయమై ఉన్నది. మేము పంక్తులు తీరి ఉన్న సేవకులం, స్తోత్రం చేసేవాళ్లం. وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ إِنَّهُمْ لَهُمُ الْمَنْصُورُونَ وَإِنَّ جُنْدَنَا لَهُمُ الْغَالِبُونَ فَتَوَلَّ عَنْهُمْ حَتَّى حِينٍ وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ فإذا نزل بساحتهم فساء صباح المنذرين وتول عنهم حتى حين وأبصر فسوف يبصرون وارو انتكو پوروم إلا أنتو أولي وارو پوروم جاتو لكو لبنچنا گرندھوں ما ودد أولي ونت لئيته మేము నిజమైన అల్లా భక్తులమై ఉండేవారము, కాని అది వచ్చేసినప్పుడు వారు దానిని నిరాకరించారు. ఇక త్వరలోనే వారికి ఈ వైఖరికి పర్యవసానం తెలిసిపోతుంది. మేము పంపిన మా దాసులకు మేము ఇదివరకే వాగ్దానం చేసి ఉన్నాము, తప్పకుండా వారికి సహాయం చేయబడుతుందని, మా సైన్యమే ప్రాబల్యం వహించి తీరుతుందని. కనుక ప్రవక్త, కొంతకాలం వరకు వారిని వారి స్థితిలో వదిలిపెట్టి చూస్తూ ఉండు, త్వరలోనే స్వయంగా వారు కూడా చూస్తారు. వారు మా శిక్ష రాక కోసం తొందరపెడుతున్నారా? ఆ శిక్ష వారి ఇంటి ప్రాంగణంలో దిగే రోజున హెచ్చరించబడిన వారికి అత్యంత కఠినంగా ఉంటుంది, కనుక కొంతకాలం పాటు వారిని వారి మానాన వదిలివేసి చూస్తూ ఉండు, త్వరలోనే స్వయంగా వారు కూడా చూస్తారు. నీ ప్రభువు పరిశుద్ధుడు, గొప్ప గౌరవోన్నతులు కలవాడు, వారు కల్పిస్తున్న అన్ని విషయాలకు అతీతుడు. దైవ ప్రవక్తలపై శాంతి వర్షించుగాక. సకల లోకాల ప్రభువే సకల స్తోత్రాలకు అర్హుడు.